మనసార పూజించగా రారండి తమి తీర సేవించగా మనసార పూజించగా రారండి తమి తీర సేవించగా పూజించగా రారండి తమి తీర సేవించగా. సార పూజించగా రారండి తమితీర సేవించగా